నృసింహ పూర్వతాపిని ఉపనిషత్ 4-5 శ్లోక తాత్పర్య పుష్పం 4 నృసింహ అనుష్ఠుభమునకు అంగమంత్రములు. దేవా హవై ప్రజాపతిమబ్రువన్ననుష్ఠుభస్య మంత్రరాజస్య నారసింహస్యంగమంత్రాన్నో బ్రూహి భగవైతి సహోవాచ ప్రజాపత్యః ప్రణవం. సావిత్రీం యజుర్లక్ష్మీం నృసింహ గాయత్రీమిత్యంగాని జానీయాద్యో జానితే సోముతత్వం చ గచ్చతి. 1.1 నారసింహ మంత్రమునకు అంగమంత్రములు. దేవా హవై ప్రజాపతిం అబ్రువత్. దేవతలు ప్రజాపతిని అడిగెను, అనుష్ఠుభస్య మంత్రరాజస్య నారసింహస్య అంగమంత్రాత్నో బ్రూహి భగవన్ ఇతి భగవాన్. నారసింహ అనుష్ఠుభ మంత్రరాజమునకు అంగమంత్రములు మాకు వివరించండి. సహ ఉవాచ ప్రజాపత్యః. ఆ ప్రజాపతివారికి ఇట్లు చెప్పెను, ప్రణవం సావిత్రీం యజుః లక్ష్మీం నృసింహ గాయత్రీం ఇతి అంగాని జానీయత్ ప్రణవము. సావిత్రి యజుస్సు అనే లక్ష్మి నృసింహ గాయత్రి మంత్రములు నృసింహ మంత్రరాజమునకు అంగములుగా తెలుసుకొనవలెను. యో జానితే సో అమూర్తత్వం చ గచ్చతి. ఎవరు తెలుసుకొనెదరో వారు అమూర్తత్వం పొందెదరు. ఓమిత్యేతదక్షరమిదం సర్వం తస్యోపవ్యాఖ్యానం. భూతం భవద్భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్చాన్యత్రికాలతీతం తదప్యోంకార ఏవ సర్వం హేతద్బ్రహ్మాయమాత్మా బ్రహ్మ. 4.2 జీవాత్మయే ఓంకార బ్రహ్మము. ఓం ఇతి ఏతత్ అక్షరం ఇదం సర్వం ఓమాను. ఈ అక్షరమే ఇక్కడ ఉన్న సర్వము. తస్య ఉపవ్యాఖ్యానం భూతం భవత్ భవిష్యత్ ఇతి దాని యొక్క ఉపవ్యాఖ్యానమే భూతకాలము వర్తమానము మరియు భవిష్యత్తు. సర్వం ఓంకార ఏవ సర్వము ఓంకారమే. యచ్చ అన్యత్రికాల అతీతం తత్ అపి ఓంకార ఏవ. ఏదైతే 3 కాలములకు అతీతమో అది అంతా కూడా ఓంకారమే. సర్వం హి ఏతత్ బ్రహ్మ ఈ సర్వము బ్రహ్మమే. అయం ఆత్మ బ్రహ్మ ఈ ఆత్మ నేను అనుభావముతో ఉన్న జీవుడు బ్రహ్మమే. సోయమాత్మ చతుష్పా జాగరితస్థానో బహ్యః ప్రజ్ఞః సప్తాంగ 21 స్థూల భుగ్వైస్వానర 1 పాదః. స్వప్నస్థానేంత ప్రజ్ఞ సప్తాంగ 21 ప్రవివిక్త భుక్తేజసౌ 2 పాదః. యత్ర సుప్తో న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం. సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏకానందమయో హ్యానందభుక్ చేతోముఖ ప్రాజిస్తృతీయో పాదః. ఏష సర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషోంతర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయో హి భూతానా. నాంతః ప్రజ్ఞం న బహ్యః ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనమదృష్ట మవ్యవహార్యమగ్రాహ్యమలక్షణమచింత్యమవ్యపదేశ్య మైకాత్మ్య ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివమద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేహ. 2.3 జీవాత్మయే చతుష్పాద బ్రహ్మము. సో అయం ఆత్మా చతుష్పాత్ జాగరితస్థానో బహ్యః ప్రజ్ఞః. 4 జాగ్రత్స్వప్నసుషుప్తితురియ పాదములు కలిగిన ఆ ఈ ఆత్మ యొక్క జాగరితస్థానమే బాహ్య ప్రజ్ఞ. సప్త అంగ 21 ముఖః స్థూల భుక్ వైశ్వానరః 1 పాదః. అది 7 అంగములతో 19 ముఖములతో నోరులతో ప్రకటితమైన స్థూల భోక్తయైన వైశ్వానరుడు ఇది ఆత్మ యొక్క మొదటి పాదము. 7 అంగాః 1 ద్విలోకము శిరస్సు 2 సూర్యుడు నేత్రములు 3 వాయువు ప్రాణము 4 ఆకాశము దేహమధ్య భాగము 5 జలము మూత్రస్థానము 6 భూమి పాదములు 7 అగ్ని నోరు 19 ముఖాః 5 జ్ఞానేంద్రియములు 1 చెవులు వినికిడి 2 కన్నులు చూపు 3 చర్మము స్పర్శ 4 ముక్కు వాసన 5 నోరు విరసము 5 కర్మేంద్రియములు 6 వాక్కు 7 చేతులు 8 పాదములు 9 పాయువు మల విసర్జనం 10 ఉపస్థ మూత్ర విసర్జనం ఈ పంచ ప్రాణములు 11 ప్రాణ 12 అపాన 13 వ్యాన 14 ఉదాన 15 సమాన అంతరంగ చతుష్టయము 16 మనస్సు 17 బుద్ధి 18 చిత్తము 19 అహంకారము. స్వప్నస్థానో అంతఃప్రజ్ఞః సప్తాంగ 21 ప్రవివిక్త భుక్ తైజసో 2 పాదః. స్వప్నస్థానము అంతరప్రజ్ఞ 7 అంగములతో 19 ముఖములతో నోరులతో ప్రకటితమైన ప్రవివిక్త ఏకాంత భోక్తయైన తైజసుడు ఇది ఆత్మ యొక్క 2 పాదము. యత్ర సుప్తో న కంచన కామం కామేతే న కంచన స్వప్నం పశ్యతి. ఎక్కడ సుప్తి నిద్ర స్థితిలో ఏ కోరిక కలిగి ఉండడో, ఏ కొంచెము స్వప్నం కూడా చూడడో. తత్సుషుప్తం సుషుప్తస్థాన ఏకీభూత ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో. ఈ ఆ సుషుప్తియందు సుషుప్తస్థాన ఏకీభూతుడు ప్రజ్ఞానఘనుడే ఆనందమయుడు. ఆనందభోక్ చేతోముఖ ప్రాజ్ఞ తృతీయ పాద ఆనందభోక్తయైన చేతోముఖుడైన ప్రాజ్ఞుడు. ఇది ఆత్మ యొక్క మూడవ పాదము. ఏష స్వర్వేశ్వర ఏష సర్వజ్ఞ ఏషో అంతర్యమి ఏష యోన్యః తురియము నాలుగవ పాదము. డొట్ ఇతడే ఈ ఆత్మయే సర్వేశ్వరుడు, ఇతడే సర్వజుడు, ఇతడే అంతర్యామి, ఇతడే యోని. సర్వస్య ప్రభవ అపి అయోహి భూతానాం. ఇతడే సర్వభూతములకు ప్రభవ, జన్మకారణ, స్థానము మరియు లయస్థానము. నా అంతః ప్రజ్ఞం, న బహిః ప్రజ్ఞం, న ఉభయతః ప్రజ్ఞం, న ప్రజ్ఞం, న అప్రజ్ఞం, న ప్రజ్ఞానఘనం. ఇతడు అంతరప్రజ్ఞ కాడు, బాహ్యప్రజ్ఞ కాడు, అభయప్రజ్ఞలు కాడు, ప్రజ్ఞకాడు, అప్రజ్ఞ కాడు, ప్రజ్ఞానఘనుడు కాడు. అదృష్టం అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, అవ్యపదేశ్యం, ఏకాత్మ్య ప్రత్యయసారం అదృష్టుడు, దృష్టము కాడు, అవ్యవహార్యుడు, అగ్రాహ్యుడు, అలక్షణుడు, అచింత్యుడు, అనిర్వచనీయుడు, ఏకాత్మ ప్రత్యయ హేతువు సారమైనవాడు. ప్రపంచ ఉపశమం, శాంతం, శివం, అద్వైతం, చతుర్థం మన్యంతే స ఆత్మా స విజ్ఞేహ. ప్రపంచము ఉపశమించు స్థానము శాంతుడు, శివుడు, అద్వైతుడు, చతుర్థము, తురియము లేదా నాలుగవ పాదము అని తలచెదరు. అతడే ఆత్మ, అతడే విజ్ఞేయుడు, తెలియబడదగనవాడు, తెలియబడునదంతా తానే అయినవాడు. అథ సావిత్రి గాయత్ర్యా యజుషా ప్రోక్తాతయ సర్వమిదం వ్యాప్తం ఘృణిరితి ద్వే అక్షరే సూర్య ఇతి త్రీణి ఏతద్వై సావిత్రస్యాష్టాక్షరం పదం. శ్రియాభిషిక్తం యా ఏవం వేద శ్రియా హైవాభిషిచ్యతే తదేతదృచాభిక్తం రుచో అక్షరే పరమే వ్యోమన్యస్మిందేవా అధివిశ్వే నిషేధుః. యస్తన్న వేద కిమ్ను చా కరిష్యతి యా ఇత్తద్విదుస్త ఇమే సమాసత ఇతి నహవా ఏతస్యచ్చ న యజుషా న సామ్నార్థోస్తి యః సావిత్రీం వేదేతి. 4.4 సావిత్రి అష్టాక్షర మంత్రము. అథ సావిత్రి గాయత్ర్యా యజుషా ప్రోక్తాతయ సర్వం ఇదం వ్యాప్తం. ఇప్పుడు సావిత్రి గురించి. గాయత్రీ మంత్రము చేత, యజస్సు చేత చెప్పబడినట్లుగా దాని ఆత్మ చేతనే ఈ సర్వము వ్యాప్తమై ఉన్నది. ఘృణేహ ఇతి ద్వే అక్షరే, సూర్య ఇతి త్రీణి, ఆదిత్య ఇతి త్రీణి, ఘృణేహ సూర్యరశ్మి అని రెండు అక్షరములు, సూర్య అని మూడు అక్షరములు, ఆదిత్య అని మూడు అక్షరములు, 2, 3, 3, 8. ఏతత్వై సావిత్రస్య అష్టాక్షరం పదం శ్రియ అభిషిక్తం. ఇదే సావిత్రి యొక్క అష్టాక్షర మంత్రము శ్రీకారము చేత అభిషిక్తమైనది. యా ఏవం వేద శ్రియా సహా ఏవ అభిషిచ్యతే. ఎవరు ఈ విధముగా తెలుసుకొనునో వారు శ్రియము సంపద చేత అభిషిక్తుడగును. తత్ ఏతత్ రుచ అభియుక్తం ఈ విధముగా రుచము రుక్కు నిర్ధారించెను. రుచో అక్షరే పరమే వ్యోమన్యస్మిన్ దేవ అధివిశ్వే నిషేధుః. పరమ ఆకాశ చిదాకాశ స్థానమైన వేదాక్షరమునందు ఆ విశ్వే దేవతలందరూ అధిష్ఠించియున్నారు. యహ తత్ న వేద కిం రుచాకరిష్యతి. ఎవడు దానిని తెలుసుకొనలేడో వాడికి రుక్కులు వలన ఏమి ఉపయోగము? ఉపయోగము లేదు అని భావము. య ఇత్తత్ విదుహత ఇమే సమాసత ఇతి నహవా ఏతస్యచ్చ న యజుషా న సామ్నార్థో అస్తి యహ సావిత్రీం వేద ఇతి. ఎవరు దానిని బాగుగా తెలుసుకునెదరో వారికి రుకుతో కాని, యజుస్సుతో కాని, సామముతో కాని ఇక పనిలేదు. ఎందుచేత అనగా, వారు రుక్కులు యొక్క, యజుస్సు యొక్క, సామము యొక్క అర్థం తెలుసుకున్నవారే అగుదురు. ఎవరు ఆ సావిత్రిని ఈ విధముగా తెలుసుకొనునో? ఓం భూర్లక్ష్మి భువర్లక్ష్మి స్వర్లక్ష్మ్యః కాలకర్ణీ తన్నో మహాలక్ష్మ్యః ప్రచోదయాత్ ఇత్యేషా వై మహాలక్ష్మీర్యజుర్గాయత్రీ చతుర్వింశత్యక్షరా భవతి. గాయత్రీ వా ఇదం సర్వం యదిదం కించ తస్మాద్య ఏతాం మహాలక్ష్మీం యాజుషీం వేద మహతీం శ్రియమశ్నుతే. 4.5 మహాలక్ష్మీ యజుహ గాయత్రీ మంత్రము. ఓం భూర్లక్ష్మీ భువర్లక్ష్మీ స్వర్లక్ష్మీ కాలకర్ణి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం భూహ లక్ష్మ్యః భువః లక్ష్మ్యః స్వః లక్ష్మ్యః కాలకర్ణి తన్నో తత్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఇతి ఏషా వై మహాలక్ష్మీ యజుహ గాయత్రీ చతుర్వింశతి అక్షరా భవతి. ఇది మహాలక్ష్మీ యజుర్గాయత్రీ మంత్రము. ఇది 24 బీజ అక్షరములు కలది గాయత్రీ వా ఇదం సర్వం యత్ ఇదం కించ ఏ కించిత్ సహా ఈ సర్వము గాయత్రియే అయి ఉన్నది. తస్మాద్య ఏతాం మహాలక్ష్మీం యాజషిం వేద మహతీం శ్రియం అస్నుతే కావున ఎవరు ఈ మహాలక్ష్మీ యజస్సును తెలుసుకునెదరు వారు మహత్తరమైన సంపద పొందుదురు. ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్ ఇత్యేషా వై నృసింహ గాయత్రీ. దేవానాం వేదానాం నిదానం భవతి య ఏవం వేద నిదానవాన్ భవతి. 3.4.6 నృసింహ గాయత్రి మంత్రము. ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నః సింహః ప్రచోదయాత్. ఓం నృసింహాయ విద్మహే వజ్రనఖాయ ధీమహి తన్నో సింహః ప్రచోదయాత్. ఇతి ఏషా వై నృసింహ గాయత్రి, ఇదే నృసింహ గాయత్రి మంత్రము. దేవానాం వేదానాం నిదానం భవతి, దేవతలకు వేదములకు ఇదే మూలము. యా ఏవం వేద నిదానవాన్ భవతి, దీనిని ఈ విధముగా తెలియవాడు నిదానుడు స్థితప్రజ్ఞుడు కాగలడు. దేవా హవై ప్రజాపతిమబ్రువన్నథ కైర్మంత్రయః స్తుతో దేవః ప్రీతో భవతి స్వాత్మానం దర్శయతి తన్నో బ్రూహి భగవన్నితి సహోవాచ ప్రజాపత్యః. ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్యశ్చ బ్రహ్మ భూర్భువః స్వస్తస్మై వై నమో నమః. 1. యథా ప్రథమమంత్రోక్తావాద్యంతౌ తథా సర్వమంత్రేషు ద్రష్టవ్యౌ యశ్చ విష్ణుః. 2. యశ్చ మహేశ్వరః. 3. యశ్చ పురుషః. 4. యశ్చ స్వరః. 5. వ్యా సరస్వతీ. 6. వ్యా శ్రియః. 7. యా గౌరీ. 8. యా ప్రకృతః. 9. వ్యా విద్యా. 10. యశ్చోంకారః. 11. యాశ్చ తస్రోర్ధమాత్ర. 12. ఏ వేదాః సాంగాః ససఖాః సేతిహాసాః. 13. ఏ చ పంచగ్నేః. 14. వ్యాః సప్త మహావ్యాహృతయః. 15. ఏ చాష్టౌ లోకపాలాః. 16. ఏ చాష్టౌ వసవః. 17. ఏ చైకాదశ రుద్రాః. 18. ఏ చ ద్వాదశాదిత్యాః. 19. ఏ చాష్టౌ గ్రహాః. 20. యాని చ పంచమహాభూతాని. 21. యశ్చ కాలః. 22. యశ్చ మనః. 23. యశ్చ మృత్యః. 24. యశ్చ యమః. 25. యశ్చాంతకః. 26. యశ్చ ప్రాణః. 27. యశ్చ సూర్యః. 28. యశ్చ సోమః. 29. యశ్చ విరాట్ పురుషః. 30. యశ్చ జీవః. 31. యశ్చ సర్వం. 32. ఇతి ద్వాత్రింశత్ ఇతి తాన్ ప్రజాపతిర్బ్రవీదేతైర్మంత్రైర్ నిత్యం దేవం స్తువధ్వం. తతో దేవః ప్రీతో భవతి స్వాత్మానం దర్శేతి తస్మాద్య ఏతైర్మంత్రైర్ నిత్యం దేవం స్తౌతి స దేవం పశ్యతి సోమోతత్వం చ గచ్ఛతి య ఏవం వేదేతి మహోపనిషత్ ఇతి చతుర్థ్యుపనిషత్. 4.7 నృసింహదేవుని స్వాత్మయందు దర్శనము చేయించు మంత్రములు. దేవా హవై ప్రజాపతిం అబ్రువత్ అథ అప్పుడు దేవతలు ప్రజాపతిని అడిగెను. కైహ మంత్రేయః స్తుతో దేవః ప్రీతో భవతి స్వాత్మానం దర్శయతి ఏ మంత్రములచే స్తుతించబడగా నృసింహదేవుడు ప్రీతి చెంది స్వాత్మయందు దర్శనమిచ్చునో తాన్నో బ్రూహి భగవన్ ఇతి వాటిని మాకు చెప్పుము భగవాన్. సహ ఉవాచ ప్రజాపతయః వారికి ప్రజాపతి ఇట్లు చెప్పెను. 1. ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ యః చ బ్రహ్మ భూవః భువః సువః తస్మై వై నమో నమః. 2. యో హ వై నృసింహో దేవో భగవాన్ యః చ బ్రహ్మ భూవః భువః సువః తస్మై వై నమో నమః. 3. ఎవడు నృసింహ దేవ భగవంతుడో, ఎవడు బ్రహ్మయే భూభువసువ లోకములకు ఆత్మయో భువానికి నమస్కారము. యథా ప్రథమ మంత్రో ఉక్తావా ఆది అంతౌ తథా ద్రష్టవ్యౌ ఈ మొదటి మంత్రములో వలె మొదలు చివరలు జతచేసుకొనవలెను. అనగా ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ క్రింద చెప్పిన లక్షణము భూహ భువః సువః తస్మై వై నమో నమః. 2. యః చ విష్ణుః. ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ యః చ విష్ణుః భూహ భువః సువః తస్మై వై నమో నమః. 3. యః చ మహేశ్వరః. ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ యః చ మహేశ్వరః భూహ భువః సువః తస్మై వై నమో నమః. 4. యః చ పురుషః. ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ యః చ పురుషః భూహ భువః సువః తస్మై వై నమో నమః. 5. యః చ ఈశ్వరః. ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ యః చ ఈశ్వరః భూహ భువః సువః తస్మై వై నమో నమః. 6. యా సరస్వతి. ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ యా సరస్వతి భూహ భువః సువః తస్మై వై నమో నమః. 7. యా శ్రియః. ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్ అయా శ్రియః భూః భువః సువః తస్మై వై నమో నమః. 8. యా గౌరీ ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. దయ్యా గౌరీ భూః భువః సువః తస్మై వై నమో నమః. 9. యా ప్రకృతిః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యా ప్రకృతిః భూః భువః సువః తస్మై వై నమో నమః. 10. యా విద్యా ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. అయ్యా విద్యా భూః భువః సువః తస్మై వై నమో నమః. 11. యః చ ఓంకారః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యః చ ఓంకారః ఇక్ భూః భువః సువః తస్మై వై నమో నమః. 12. యాః చ తస్రోర్ధమాత్రా ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యాః చ తస్రోర్ధమాత్రా భూః భువః సువః తస్మై వై నమో నమః. 13. యే వేదాః స అంగాః స శాఖాః స ఇతిహాసాః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యే వేదాః స అంగాః స శాఖాః స ఇతిహాసాః భూః భువః సువః తస్మై వై నమో నమః. 14. యే చ పంచాగ్నేః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యే చ పంచాగ్నేః భూః భువః సువః తస్మై వై నమో నమః. 15. యాః సప్త మహావ్యాహృతయః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యాః సప్త మహావ్యాహృతయః భూః భువః సువః తస్మై వై నమో నమః. 16. యే చ అష్టౌ లోకపాలాః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యే చ అష్టౌ లోకపాలాః భూః భువః సువః తస్మై వై నమో నమః. 17. యే చ అష్టౌ వసవః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యే చ అష్టౌ వసవః భూః భువః సువః తస్మై వై నమో నమః. 18. యే చ ఏకాదశ రుద్రాః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యే చ ఏకాదశ రుద్రాః భూః భువః సువః తస్మై వై నమో నమః. 19. యే చ ద్వాదశ ఆదిత్యాః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యే చ ద్వాదశ ఆదిత్యాః భూః భువః సువః తస్మై వై నమో నమః. 20. యే చ అష్టౌ గ్రహాః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యే చ అష్టౌ గ్రహాః భూః భువః సువః తస్మై వై నమో నమః. 21. యాని పంచ మహాభూతాని ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యాని పంచ మహాభూతాని భూః భువః సువః తస్మై వై నమో నమః. 22. యః చ కాలః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యః చ కాలః భూః భువః సువః తస్మై వై నమో నమః. 23. యః చ మనః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యః చ మనః భూః భువః సువః తస్మై వై నమో నమః. 24. యః చ మృత్యః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యః చ మృత్యః భూః భువః సువః తస్మై వై నమో నమః. 25. యః చ యమః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యః చ యమః భూః భువః సువః తస్మై వై నమో నమః. 26. యః చ అంతకః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యః చ అంతకః భూః భువః సువః తస్మై వై నమో నమః. 27. యః చ ప్రాణః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యః చ ప్రాణః భూః భువః సువః తస్మై వై నమో నమః. 28. యః చ సూర్యః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యః చ సూర్యః భూః భువః సువః తస్మై వై నమో నమః. 29. యః చ సోమః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యః చ సోమః భూః భువః సువః తస్మై వై నమో నమః. 30. యః చ విరాట్ పురుషః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యః చ విరాట్ పురుషః భూః భువః సువః తస్మై వై నమో నమః. 31. యః చ జీవః ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యః చ జీవః భూః భువః సువః తస్మై వై నమో నమః. 32. యః చ సర్వం ఓం యో హ వై నృసింహో దేవో భగవాన్. యః చ సర్వం భూః భువః సువః తస్మై వై నమో నమః. ఇతి ద్వాత్రింశత్ ఇవి 32 మంత్రములు. ఇతి తాన్ ప్రజాపతః అబ్రవీత్ అనివారికి దేవతలకు ప్రజాపతి చెప్పెను. ఏతేహ మంత్రేహ నిత్యం దేవం స్తువధ్వం. ఈ మంత్రములచే భావయుక్తముగా నిత్యము దైవమును స్తుతించినచో తతో దేవః ప్రీతో భవతేహ స్వాత్మానం దర్శయతి. ఆ దైవము ప్రీతి చెందును స్వాత్మయందు దర్శనమీయును. తద్య ఏతేహ మంత్రేహ నిత్యం దేవం స్తౌతి స దేవం పశ్యతి. ఎవరు ఈ మంత్రములచే నృసింహ దేవుని నిత్యము స్తుతించునోవారు ఆ దేవుని చూడగలరు. సో అమృతత్వం చ గచ్చతి య ఏవం వేద ఇతి మహోపనిషత్. ఎవరు ఈ విధముగా తెలుసుకొనునోవారు అమృతత్వం పొందుదురు. ఇది మహోపనిషత్ 5వ ఖండము. నరసింహ సుదర్శన మహాచక్రము దేవా హవై ప్రజాపతిమబ్రువన్నానుష్టుభస్య మంత్రరాజస్య నారసింహస్య మహాచక్రం నామ చక్రం నౌ బ్రూహి భగవ ఇతి సార్వకామికం మోక్షద్వారం. యద్యోగిన ఉపదిశంతి సహోవాచ ప్రజాపతయః. 5.1 నారసింహ సుదర్శన మహాచక్రము వివరణకై ప్రశ్న. దేవా హవై ప్రజాపతిం అబ్రువత్. దేవతలు ప్రజాపతిని అడిగిరి. అనుష్టుభస్య మంత్రరాజస్య నారసింహస్య మహాచక్రం నామ చక్రం నో బ్రూహి భగవన్ ఇతి నారసింహ అనుష్టుభ మంత్రము యొక్క మహాచక్రం అని నామము గల చక్రమును గురించి మాకు చెప్పుము భగవాన్. సార్వకామికం మోక్షద్వారం యత్ యోగిన ఉపదిశంతి సహ ఉవాచ ప్రజాపతః. దేనినైతే సర్వకామములు తీర్చునదిగా మోక్షద్వారముగా యోగులు ఉపదేశించుదురో దానిని ప్రజాపతి వారికి చెప్పెను. షడక్షరం వా ఏతత్ సుదర్శనం మహాచక్రం తస్మాత్ షడరం భవతి షట్పత్రం చక్రం భవతి షడ్వా ఋతవ ఋతుభ్యః సమ్మితం భవతి మధ్యే నాభిర్భవతి నాభ్యాం వా ఏతే అరాహ ప్రతిష్ఠితా మాయయా ఏతత్ సర్వం వేష్టితం భవతి నాత్మానం మాయా స్పృశతి తస్మాన్ మాయయా బహిర్వేష్టితం భవతి. 5.2 షడక్షర సుదర్శన మహాచక్రం వర్ణన. షట్ అరం వా ఏతత్ సుదర్శనం మహాచక్రం తస్మాత్ షడక్షరం భవతి. ఆ సుదర్శన చక్రమున 6.6 అరములు సువ్వలు స్పొక్స్ ఆఫ్ ఆ వీల్ కావున అది 6.6 అక్షరములు కలది. షట్పత్రం చక్రం భవతి షడ్వా ఋతవ ఋతుభ్యః సమ్మితం భవతి చక్రము 6 పత్రములు ఆకులు కలది. ఋతువులు 6 కావున ఆ పత్రములు సమ్మితమై సమానమై ఉన్నవి. మధ్యే నాభ్యః భవతి నాభ్యాం వా ఏతే అరాహ ప్రతిష్ఠితా చక్రము మధ్యన నాభి ఉండును నాభియందు అరములు ప్రతిష్ఠితమై ఉండును. మాయా ఏతత్ సర్వం వేష్టితం భవతి మాయచే ఈ సర్వము చుట్టబడియున్నది. ఈశ్వర మాయా ప్రభావము చేత కాలచక్రము ప్రవర్తిస్తున్నది. నా ఆత్మానం మాయా స్పృశతి తస్మాత్ మాయయా బహ్యః వేష్టితం భవతి మాయ ఆత్మను స్పృశించదు కావున మాయచక్రము బయట వేష్టితమై ఉండును. అథాష్టరమష్టపత్రం చక్రం భవత్యష్టాక్షర వై గాయత్రీ గాయత్ర్యా సమ్మితం భవతి బహిర్మాయ వేష్టితం భవతి క్షేత్రం క్షేత్రం వై మాయషా సంపద్యతే. 5.3 అష్టాక్షర సుదర్శన మహాచక్రం వర్ణన. అథ అష్టారం అష్టపత్రం చక్రం భవతి ఇక మహాచక్రము 8.8 అరములు సువ్వలు 8.8 పత్రములు ఆకులు కలిగినది. అష్టాక్షర వై గాయత్రి గాయత్ర్యా సమ్మితం భవతి 8.8 అక్షరములు కలది. గాయత్రి ఛందస్సు ఆ గాయత్రితో సమ్మితమై సమానమై ఉన్నది. బహ్యః మాయా వేష్టితం భవతి బాహ్యమున మాయచేత పరివేష్టితమై ఉన్నది. క్షేత్రం క్షేత్రం వై మాయ ఏషా సంపద్యతే క్షేత్రమే మాయాక్షేత్రము అయి ఉన్నది కదా. క్షేత్రజుడు ఆత్మ క్షేత్రము అనాత్మ. అథ ద్వాదశారం ద్వాదశపత్రం చక్రం భవతి ద్వాదశాక్షరా వై జగతి జగత్యా సమ్మితం భవతి బహిర్మాయా వేష్టితం భవతి. 5.4 ద్వాదశ సుదర్శన మహాచక్రం వర్ణన. అథ ద్వాదశ అరం ద్వాదశపత్రం చక్రం భవతి పిమ్మట మహాచక్రము 12.12 అరములు సువ్వలు 12.12 పత్రములు ఆకులు కలిగినది. ద్వాదశాక్షరా వై జగతి జగత్యా సమ్మితం భవతి 12.12 అక్షరములు కలది. జగతి ఛందస్సు ఆ జగతితో సమ్మితమై సమానమై ఉన్నది. మాయా బహిర్వేష్టితం భవతి మాయా అచక్రము బాహ్యమున పరివేష్టితమై ఉన్నది. అథ షోడశారం షోడశపత్రం చక్రం భవతి షోడశకలో వై పురుషః పురుష ఏవేదం సర్వం పురుషేణ సమ్మితం భవతి మాయా బహిర్వేష్టితం భవతి. 5.5 షోడశ సుదర్శన మహాచక్రం వర్ణన. అథ షోడశ అరం షోడశపత్రం చక్రం భవతి పిమ్మట మహాచక్రము 16.16 అరములు సువ్వలు 16.16 పత్రములు ఆకులు కలిగినది. షోడశ కలో వై పురుషః పురుష ఏ వేదం సర్వం పురుషేణ సమ్మితం భవతి ఆత్మయే షోడశ 16 కళా పురుషుడు ఏ పురుషుడు వేదముచే సూచింపబడుచున్నాడో ఆ పురుషునితో సమ్మితమై సమానమై ఈ చక్రము ఉన్నది. మాయా బహ్యః వేష్టితం భవతి మాయచేత ఆ చక్రము బాహ్యమున పరివేష్టితమై ఉన్నది. అథ ద్వాత్రింశదరం ద్వాత్రింశత్పత్రం చక్రం భవతి ద్వాత్రింశదక్షరా వానుష్టు భవతేనుష్టుభ సర్వమిదం భవతి బహిర్మాయా వేష్టితం భవతి. 5.6 ద్వాత్రింశత్ సుదర్శన మహాచక్రం వర్ణన. అథ ద్వాత్రింశత్ అరం ద్వాత్రింశత్ పత్రం చక్రం భవతి పిమ్మట మహాచక్రము 32 అరములు సువ్వలు 32 పత్రములు ఆకులు కలిగినది. ద్వాత్రింశత్ అక్షరా వా అనుష్టుప్ భవతి అనుష్టుభా సర్వం ఇదం భవతి 32 అక్షరములు కలది అనుష్టుప్ ఛందస్సు అనుష్టుభమే ఈ సర్వము అయున్నది. బహ్యః మాయా వేష్టితం భవతి చక్రము బయట మాయచేత పరివేష్టితమై ఉండును. అరైర్వా ఏతత్సుబద్ధం భవతి వేదా వా ఏతే అరాహ పత్రైర్వా ఏతత్ సర్వతః పరిక్రామతి ఛందాంసి వై పత్రాణి 1 ఏతత్ సుదర్శనం మహాచక్రం తస్య మధ్యే నాభ్యాం తారకం యదక్షరం నారసింహమేకాక్షరం తద్భవతి షట్సు పత్రేషు షడక్షరం సుదర్శనం భవత్యష్టసు పత్రేష్వష్టాక్షరం నారాయణం భవతి ద్వాదశసు పత్రేషు ద్వాదశాక్షరం వాసుదేవం భవతి షోడశసు పత్రేషు మాతృకాద్యాః సబిందుకాః షోడశ స్వరా భవంతి ద్వాత్రింశత్సు పత్రేషు ద్వాత్రింశదక్షరం మంత్రరాజం నారసింహమానుష్టుభం భవతి. 5.7 సుదర్శన మహాచక్రము వివరణ. అరేహ వా ఏతత్ సుబద్ధం భవతి అరములచే చక్రమునకు ఉన్న సువ్వలచే ఈ చక్రము బాగుగా సుబద్ధమై ఉండును. వేదా వా ఏతే అరాహ పత్రేహ వా ఏతత్ సర్వతః పరాక్రమతి వేదములే చక్రమునకు ఉన్న అరములు అవి పత్రములచే అమరిక చేయబడినది. ఛందాంసి వై పత్రాణి ఏతత్ సుదర్శనం మహాచక్రం ఛందస్సులే పత్రములు ఇది సుదర్శన మహాచక్రము. తస్య మధ్యే నాభ్యాం తారకం యత్ అక్షరం నారసింహం ఏక అక్షరం తత్ భవతి దాని మధ్యమున నాభియందు తారకము ఏది నారసింహ ఏకాక్షర మంత్రమో అది తారకము. షట్ సుపత్రేషు షడక్షరం సుదర్శనం భవతి 6 సుపత్రములందు షడక్షర 6 సుదర్శన మంత్రం యొక్క అక్షరములు ఉండును. అష్ట సుపత్రేషు అష్టాక్షరం నారాయణం భవతి 8 సుపత్రములందు అష్టాక్షర 8 నారాయణ మంత్రం యొక్క అక్షరములు ఉండును. ద్వాదశ సుపత్రేషు ద్వాదశ అక్షరం వాసుదేవం భవతి 12 సుపత్రములందు ద్వాదశాక్షర 12 వాసుదేవ మంత్రం యొక్క అక్షరములు ఉండును. షోడశ సుపత్రేషు మాతృకాద్యాః సబిందుకాః షోడశః స్వరా భవంతి 16 సుపత్రములందు బిందువులతో సహా మాతృకాది అక్షరములు షోడశ 16 స్వరాలు ఉండును. ద్వాత్రింశత్ సుపత్రేషు ద్వాత్రింశత్ అక్షరం మంత్రరాజం నారసింహం అనుష్టుభం భవతి 32 సుపత్రములందు అనుష్టుభ నారసింహ మంత్రరాజము యొక్క ద్వాత్రింశత్ 32 మంత్రాక్షరములు ఉండును. తద్వా ఏతత్సుదర్శనం నామచక్రం సార్వకామికం మోక్షద్వారమరుమ్మయం యజుర్మయం సామమయం బ్రహ్మమేమము తమ్యం భవతి తస్య పురస్తాద్వసవ ఆసతే రుద్రా దక్షిణత ఆదిత్యాః పశ్చాద్ విశ్వేదేవ ఉత్తరతో బ్రహ్మవిష్ణుమహేశ్వర నాభ్యాం సూర్యాచంద్రమసౌ పార్శ్వయోస్తదేతదృచాభ్యుక్తం రుచో అక్షరే పరమే వ్యోమన్యస్మిందేవా అధివిశ్వే నిషేదుః. 5.8 సుదర్శన మహాచక్రమున దేవతల ప్రతిష్ట. తద్వా ఏతత్ సుదర్శనం నామ మహాచక్రం సార్వకామికం మోక్షద్వారం అది ఏ ఈ సుదర్శన నామ మహాచక్రం ఇది సర్వసత్కామములు ఇచ్చినది మోక్షద్వారము. రుమ్మయం యజుర్మయం సామమయం బ్రహ్మమయం అమృతమయం భవతి రుక్మయము యజుర్మయము సామమయము బ్రహ్మమయము అమృతమయము అయి ఉన్నది. తస్య పురస్తాత్ వసవ ఆసతే రుద్రా దక్షిణత ఆదిత్యాః పశ్చాత్ విశ్వేదేవా ఉత్తరతో దాని తూర్పున వసువులు ఉందురు దక్షిణమున రుద్రులు పశ్చిమమున ఆదిత్యులు ఉత్తరమున విశ్వేదేవతలు ఉందురు. బ్రహ్మ విష్ణు మహేశ్వర నాభ్యాం సూర్యచంద్రం అసౌ పార్శ్వయోహ నాభి మధ్య యందు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రక్కలయందు సూర్యచంద్రులు ఉందురు. తత్ ఏతత్ రుచాభి ఉక్తం రుచో అక్షరే పరమే వ్యోమన్యస్మిన్ దేవా అధి విశ్వే నిషేదుః. ఈ విధముగా రుకులుచే చెప్పబడెను రుకు సూచించు అక్షరమైన పరమైన ఆకాశము చిదాకాశము ఎందు విశ్వములోని అధి దేవతలు అందరూ అధిష్ఠించి ఉందురు. యస్తన్న వేద కిమ్రుచా కరిష్యతి య ఇత్తద్విదుస్త ఇమే సమాసత ఇతి తదేతత్ సుదర్శనం మహాచక్రం బాలో వా యువా వా వేద స మహాన్ భవతి స గురుః సర్వేషాం మంత్రాణముపదేష్ట భవత్యనుష్టుభా హోమం కుర్యాదనుష్టుభార్చనం కుర్యాత్తదేతద్రక్షోభ్నం ముత్యతారకం గురుణా లబ్ధం కంఠే బాహౌ శిఖాయాం వా బధ్నీత సప్తద్విపవతి భూమిర్దక్షిణార్థం నావకల్పతే తస్మాచ్ఛ్రద్ధయా యాం కాంచిద్గా. దద్యాత్స దక్షిణ భవతి 2.5.9 సుదర్శన మహాచక్రము మహత్యము యహ తత్ న వేద కిం రుచాకర్షితి దీని ఎవడు తెలుసుకొనడో వాడు రుకుతో ఏమి చేయును వాడిని రుక్కు ఏమి ఉద్ధరించును య ఇత్తత్ విదుహత ఇమే సమానత ఇతి ఎవడు దీని తెలుసుకొనునో అతడు దీనికి రుక్కులకు చక్రమునకు సమానత పొందును తత్ ఏతత్ సుదర్శనం మహాచక్రం బాలో వా యువా వా వేద స మహాన్ భవతి ఆ ఈ సుదర్శన మహాచక్రమును బాలుడు కాని యువకుడు కాని ఎవడు తెలుసుకునునో అతడు మహాన్ అగును స గురుః సర్వేషాం మంత్రాణం ఉపదేష్టా భవతి అతడు సర్వులకు గురువు అయి మంత్రములను ఉపదేశించు అర్హత పొందును అనుష్టుభా హోమం కుర్యాత్ అనుష్టుభా అర్చనం కుర్యాత్ తత్ ఏతత్ రక్షోభ్నం అనుష్టుభా హోమము చేసినచో అనుష్టుభా అర్చన చేసినచో అది రాక్షసులను చంపును అంతఃశత్రువులు జయింపబడును మృత్యుతారకం గురుణా లబ్ధం కంటే బాహోశిఖాయాం వా బధ్నీత గురువుచే లభించిన మృత్యుతారకం కంఠమునందు లేక బాహువునందు లేక శిఖయందు కట్టి ధరించవలెను సప్తద్వీపవతి భూమ్యాహ దక్షిణార్థం నావకల్పతే అటువంటి గురువుకు దక్షిణ కొలుకు సప్తద్వీపములు ఇచ్చినను తక్కువే అగును తస్మాత్ శ్రద్ధయా యాం కాంచిద్గాం దద్యాత్స దక్షిణ భవతి కావున శ్రద్ధతో ఏదో ఒక మంచి గోవును సమర్పించినచో అదే సరియైన దక్షిణ అగును దేవా హవై ప్రజాపతిమబ్రువన్నానుష్టుభస్య మంత్రరాజస్య నారసింహస్య ఫలం నో బ్రూహి భగవ ఇతి సహోవాచ ప్రజాపతిర్యా ఏతం మంత్రరాజం నారసింహమానుష్టుభం నిత్యమధితే సోగ్నిపుతో భవతి స వాయుపుతో భవతి స ఆదిత్యపుతో భవతి స సోమపుతో భవతి స సత్యపుతో భవతి స బ్రహ్మపుతో భవతి స విష్ణుపుతో భవతి స రుద్రపుతో భవతి స సర్వపుతో భవతి స సర్వపుతో భవతి 3 య ఏతం మంత్రరాజం నారసింహమానుష్టుభం నిత్యమధితే స ముఖ్యం తరతి స పాప్మానం తరతి స భ్రూణహత్యాం తరతి స వీరహత్యాం తరతి స సర్వహత్యాం తరతి స సంసారం తరతి స సర్వం తరతి స సర్వం తరతి 4 య ఏతం మంత్రరాజం నారసింహమానుష్టుభం నిత్యమధితే సోగ్నిం స్తంభయతి స వాయుం స్తంభయతి స ఆదిత్యం స్తంభయతి స స్తోమం స్తంభయతి స ఉదకం స్తంభయతి స సర్వాన్ దేవాన్ స్తంభయతి స సర్వాన్ గ్రహాన్ స్తంభయతి స విషం స్తంభయతి స విషం స్తంభయతి 5 య ఏతం మంత్రరాజం నారసింహమానుష్టుభం నిత్యమధితే స దేవానకర్షేతి స యక్షానకర్షేతి స నాగానకర్షేతి స గ్రహానకర్షేతి స మనుష్యానకర్షేతి స సర్వానకర్షేతి స సర్వానకర్షేతి 6 య ఏతం మంత్రరాజం నారసింహమానుష్టుభం నిత్యమధితే స భూర్లోకం జయతి స భువర్లోకం జయతి స స్వర్లోకం జయతి స మహర్లోకం జయతి స జనోలోకం జయతి స తపోలోకం జయతి స సత్యలోకం జయతి స సర్వాన్లోకాన్ జయతి స సర్వాన్లోకాన్ జయతి 7 య ఏతం మంత్రరాజమానుష్టుభం నిత్యమధితే సోగ్నిష్టోమేన యజతే స ఉక్థేన యజతే స షోడసిన యజతే స వాజపేన యజతే సోతిరాత్రేణ యజతే సోప్తోర్యామేణ యజతే సోస్వమేధేన యజతే స సర్వయః క్రతుభిర్యజతే స సర్వయః క్రతుభిర్యజతే 8 య ఏతం మంత్రరాజం నారసింహమానుష్టుభం నిత్యమధితే స రుచోధితే స యజుంషిధితే స సామాన్యధితే సోథర్వణమధితే సోంగరసమధితే స శాఖా అధితే స పురాణాన్యధితే స కల్పానధితే స గాథామధితే స నారాసంశిరధితే స ప్రణవమధితే యః ప్రణవమధితే స సర్వమధితే స సర్వమధితే 9 అనుపనితశతమేకమేకేన ఉపనితేన తత్సమముపనితశతమేకమేకేన గృహస్థేన తత్సమం గృహస్థశతమేకమేకేన వానప్రస్థేన తత్సమం వానప్రస్థశతమేకమేకేన యతినా తత్సమం యతీనాం తు శతం పూర్ణమేకమేకేన రుద్రజాపకేన తత్సమం రుద్రజాపకశతమేకమేకేన అథర్వశిరసిఖాధ్యాపకేన తత్సమమథర్వశిరః శిఖాధ్యాపకశతమేకమేకేన తాపనీయోపనిషద ధ్యాపకేన తత్సమం తాపనీయోపనిషదధ్యాపక శతమేకమేకేన మంత్రరాజధ్యాపకేన తత్సమం తద్వా ఏతత్పరమం ధామ మంత్రరాజాధ్యాపకస్య యత్ర న సూర్యస్తపతి యత్ర న వాయుర్వాతి యత్ర న చంద్రమా భాతి యత్ర న నక్షత్రాణి భాంతి యత్ర నాగ్నిర్దహతి యత్ర న ముత్యః ప్రవిశతి యత్ర న దుహఖం సదానందం పరమానందం శాంతం శాశ్వతం సదాశివం బ్రహ్మాదివందితం యోగిధ్యేయం పరమం పదం యత్ర గత్వా న నివర్తంతే యోగినః తదేతదృచాభ్యుక్తం తద్విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యః దివివ చక్షురాతతం తద్విప్రాసో విపన్యవో జాగ్రువాంసః సమిన్ధతే విష్ణోర్యత్పరమం పదం తదేతన్నిష్కామస్య భవతి తదేతన్నిష్కామస్య భవతి యా ఏవం వేదేతి మహోపనిషత్ పది ఇది పంచమోపనిషత్ ఐదు ఇది నృసింహపూర్వతాపిన్యుపనిషత్ 5.10 ఫలశ్రుతి దేవా హవై ప్రజాపతిం అబ్రువత్ అనుష్టుభస్య మంత్రరాజస్య నారసింహస్య ఫలం నో బ్రూహి భగవన్ ఇతి దేవతలు ప్రజాపతిని ఇట్లు అడిగెను హే భగవాన్ నారసింహుని యొక్క అనుష్టుభ మంత్రమునకు ఫలము మాకు చెప్పుము. సహ ఉవాచ ప్రజాపతయః వారికి ప్రజాపతి ఇట్లు చెప్పెను యా ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం నిత్యం అధితే ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో సో అగ్నిపూతో భవతి సవాయుపూతో భవతి స ఆదిత్యపూతో భవతి అతడు అగ్నిపూతుడు అగును అగ్నిచే పవిత్రమైనవాడు అగును అతడు వాయుపూతుడు అగును అతడు ఆదిత్యపూతుడు అగును స సోమపూతో భవతి స సత్యపూతో భవతి స బ్రహ్మపూతో భవతి అతడు సోమపూతుడు అగును అతడు సత్యపూతుడు అగును అతడు బ్రహ్మపూతుడు అగును స విష్ణుపూతో భవతి స రుద్రపూతో భవతి స దేవపూతో భవతి అతడు విష్ణుపూతుడు అగును అతడు రుద్రపూతుడు అగును అతడు దేవపుతుడు అగును స సర్వపుతో భవతి స సర్వపుతో భవతి అతడు సర్వపుతుడు అగును అతడు సర్వపుతుడు అగును యా ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం నిత్యం అధితే ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో స మృత్యుం తరతి స పాప్మానం తరతి స బ్రహ్మహత్యాం తరతి అతడు మృత్యువు తరించును అతడు పాపములు తరించును అతడు బ్రహ్మహత్యా పాపము నుండి తరించును స భ్రూణహత్యాం తరతి స వీరహత్యాం తరతి స సర్వహత్యాం తరతి అతడు భ్రూణ ప్రాణి హత్యా పాపము నుండి తరించును అతడు వీరహత్యా పాపము నుండి తరించును అతడు సర్వహత్యా పాపము నుండి తరించును స సంసారం తరతి స సర్వం తరతి స సర్వం తరతి అతడు సంసారమును తరించును అతడు సర్వమును తరించును అతడు సర్వమును తరించును యా ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం నిత్యం అధితే ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో సో అగ్నిం స్తంభయతి స వాయుం స్తంభయతి స ఆదిత్యం స్తంభయతి అతడు అగ్నిని స్తంభింపచేయును అతడు వాయువును స్తంభింపచేయును అతడు ఆదిత్యుని స్తంభింపచేయును స సోమం స్తంభయతి స ఉదకం స్తంభయతి స సర్వాన్ దేవాన్ స్తంభయతి అతడు చంద్రుని స్తంభింపచేయును అతడు నీటిని స్తంభింపచేయును అతడు సర్వదేవతలను స్తంభింపచేయును స సర్వాన్ గ్రహాన్ స్తంభయతి స విషం స్తంభయతి స విషం స్తంభయతి అతడు సర్వగ్రహములను స్తంభింపచేయును అతడు విషమును స్తంభింపచేయును అతడు విషమును స్తంభింపచేయును యా ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం నిత్యం అధితే ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో స దేవాన్ ఆకర్షయతి స యక్షాన్ ఆకర్షతి స నాగనాకర్షయతి అతడు దేవతలను ఆకర్షించును అతడు యక్షులను ఆకర్షించును అతడు నాగులను ఆకర్షించును స గ్రహాన్ ఆకర్షయతి స మనుష్యాన్ ఆకర్షయతి స సర్వాన్ ఆకర్షయతి అతడు గ్రహాలను ఆకర్షించును అతడు మనుష్యులను ఆకర్షించును అతడు సర్వమును ఆకర్షించును యా ఏతం మంత్రరాజం నారసింహం అనుష్టుభం నిత్యం అధితే ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో స భూర్లోకం జయతి స భువర్లోకం జయతి స స్వర్లోకం జయతి అతడు భూలోకమును జయించును అతడు భువర్లోకమును జయించును అతడు స్వర్లోకమును జయించును స మహర్లోకం జయతి స జనోలోకం జయతి స తపోలోకం జయతి అతడు మహర్లోకమును జయించును అతడు జనలోకమును జయించును అతడు తపోలోకమును జయించును స సత్యలోకం జయతి స సర్వాన్లోకాన్ జయతి స సర్వాన్లోకాన్ జయతి అతడు సత్యలోకమును జయించును అతడు సర్వలోకములను జయించును అతడు సర్వలోకములను జయించును యా ఏతం మంత్రరాజం అనుష్టుభం నిత్యం అధితే ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయును సో అగ్నిష్టోమేన యజతే స ఉక్తేన యజతే స షోడసినా యజతే అతడు యజ్ఞష్టోమ యాగము చేసినవాడగును అతడు ఉక్త యాగము చేసినవాడగును అతడు షోడసి యాగము చేసినవాడగును స వాజపేన యజతే సో అతిరాత్రేణ యజతే సో ఆప్తోర్యామేణ యజతే అతడు వాజపేయ యాగము చేసినవాడగును అతడు అతిరాత్ర రాత్రి అంతా యాగము చేసినవాడగును, అతడు ఆప్తోర్యామ యాగము చేసినవాడగును. సో అశ్వమేధేన యజతే స సర్వైః క్రతుభాః యజతే స సర్వైః క్రతుభాః యజతే. అతడు అశ్వమేధ యాగము చేసినవాడగును, అతడు అన్ని క్రతువులు చేసినవాడగును, అతడు అన్ని క్రతువులు చేసినవాడగును. యేతం మంత్రరాజం అనుష్టుభం నిత్యం అధితే, ఎవడు ఈ అనుష్టుభమైన నారసింహ మంత్రరాజ భావమును నిత్యము అధ్యయనము చేయునో. సరుచో అధితే స యజుంషి అధితే స సామాని అధితే. అతడు రుకును అధ్యయనము చేసినవాడగును, అతడు యజుస్సును అధ్యయనము చేసినవాడగును, అతడు సామమును అధ్యయనము చేసినవాడగును. సో అథర్వణం అధితే సో అంగిర్సం అధితే స శాఖ అధితే. అతడు అథర్వణమును అధ్యయనము చేసినవాడగును, అతడు ఆంగిరసమును అధ్యయనము చేసినవాడగును, వాటి శాఖలు చదివినవాడగును. స పురాణాని అధితే స కల్పాన్ అధితే స గాథ అధితే స నారాసంసింహ అధితే. అతడు పురాణములు అధ్యయనము చేసినవాడగును, అతడు కల్పములు అధ్యయనము చేసినవాడగును, అతడు గాథలు అధ్యయనము చేసినవాడగును, అతడు నారాసంసులు అధ్యయనము చేసినవాడగును. స ప్రణవం అధితే యహ ప్రణవం అధితే స సర్వం అధితే స సర్వం అధితే. అతడు ప్రణవము అధ్యయనము చేసినవాడగును, ఎవడు ప్రణవమును అధ్యయనము చేయునో అతడు సర్వము అధ్యయనము చేసినవాడగును, సర్వము అధ్యయనము చేసినవాడు. అనుపనీత శతం ఏకం ఏకేన ఉపనీతేన తత్ సమం అపనయనము కానివారు వంద మందితో ఉపనీతుడు ఒక్కడు సమానము. ఉపనీత శతం ఏకం ఏకేన గృహస్థేన తత్ సమం ఉపనీతులు వంద మందితో గృహస్థుడు ఒక్కడు సమానము. గృహస్థ శతం ఏకం ఏకేన వానప్రస్థేన తత్ సమం గృహస్థులు వంద మందితో వానప్రస్థుడు ఒక్కడు సమానము. వానప్రస్థ శతం ఏకం ఏకేన యతినా తత్ సమం వానప్రస్థుడు వంద మందితో యతి ఒక్కడు సమానము. యతీనాం తు శతం పూర్ణం ఏకం ఏకేన రుద్రజాపకేన తత్ సమం యతులు పూర్తిగా వంద మందితో రుద్రము జపము చేయు ఒకే ఒక్కనితో సమానము. రుద్రజాపక శతం ఏకం ఏకేన అథర్వసరః శిఖ అధ్యాపకేన తత్ సమం రుద్రజాపకులు వంద మందితో అథర్వ వేద శిరస్సును వేదాంతమును శిఖ అధ్యయనము చేసి బోధించు అధ్యాపకునితో సమానము. తద్వా ఏతత్ పరమం ధామ మంత్రరాజ అధ్యాపకస్య అటువంటి మంత్రరాజ అధ్యాపకునకు కలుగు పరమధామము ఏట్టిదనగా, యత్ర న సూర్యః తపతి యత్ర న వాయః వాతి యత్ర న చంద్రమా భాతి. ఎక్కడ సూర్యుడు తపించడో, ఎక్కడ వాయువు వీయడో, ఎక్కడ చంద్రుడు ప్రకాశించడో. యత్ర న నక్షత్రాణి భాంతి యత్ర న అగ్నః దహతి యత్ర న మృత్యుః ప్రవిశతి యత్ర న దుహకం. ఎక్కడ నక్షత్రాలు ప్రకాశించవో, ఎక్కడ అగ్ని దహించదో, ఎక్కడ మృత్యువు ప్రవేశించదో, ఎక్కడ దుహకము లేదో. సదానందం పరమానందం శాంతం శాశ్వతం ఆపదము సదానందము పరమానందము శాంతము శాశ్వతము. సదాశివం బ్రహ్మాది వందితం యోగి ధ్యేయం పరమం పదం సదాశివము బ్రహ్మాదులచే వందితము యోగి యొక్క ధ్యేయము పరమపదము. యత్ర గత్వా న నివర్తంతే యోగినః ఎక్కడకు చేరినచో యోగికి పునరావృత్తి ఉండదో. తత్ ఏతత్ రుచాభి ఉక్తం అదే రొక్కులచే చెప్పబడినది. తత్ విష్ణోః పరమం పదం సదా పశ్యంతి సూర్యః ఆ విష్ణువు పరమపదమును ఎల్లప్పుడూ విద్వాంసులు చూచుచుండురు. దివి ఇవ చక్షుః ఆతతం ఆకాశము వలె అంతటా కన్నులు చూపు వ్యాపించియున్నది. తత్ విప్రాసో విపణ్యవో జాగృవాంసః సంబింధతే విప్రులు సత్యము తెలుసుకున్నవారు మహదాశ్చర్యముతో జాగరితులై ఆ ప్రకాశమును దర్శించుచున్నారు. విష్ణోః యత్ పరమం పదం విష్ణువు యొక్క పరమపదము ఏదో తత్ ఏతత్ నిష్కామస్య భవతి తత్ ఏతత్ నిష్కామస్య భవతి. అది కేవలము నిష్కాముడే పొందును అది కేవలము నిష్కాముడే పొందును. యా ఏవం వేద ఇతి ఉపనిషత్ ఎవడు ఈ విధముగా తెలుసుకొనును అని చెప్పుచున్నది ఈ ఉపనిషత్.